ఉభౌ విముచ్యాదిత్యం గృహేయాద్యజ్ఞం విచ్ఛిద్యాద్యుభావ విముచ్యతానాగతాయాదిత్యం క్రియతే తాదృగేవ తద్విముక్తోన్యో నడ్వాంభవత్యభిముక్తోన్యోథాతిత్యం గృహాదియజ్ఞస్య సంతత్యే పత్న్యం వారభత్ పత్నీ వారేణ్యస్తేషే పత్నియైవానుమతన్నర్భవతి యద్వే పత్నీ యజ్ఞస్య కరోతి మిథునం తదథో పత్నియా ఏవేష యజ్ఞస్యాహం వారం ఘోణమచ్చిత్తి యావద్భిర్వే రాజానుచరైరాగచ్చతి సర్వేభ్యో వైతేభ్యాదిత్యం క్రియతే ఛందాగంసి ఖలు మే సోమస్య రాజ్ఞోనుచరాణ్యజ్ఞేరాదిత్యమసి విష్ణవే త్వేత్యాహ గాయత్రియా దేవైతేన కరోతి సోమస్యాదిత్యమసి విష్ణవే త్వేత్యాహ త్రిష్టుభయ ఏవేతేన కరోతి చేరాదిత్యమసి విష్ణవే త్వేత్యాహ జగద్యా ఏవైతేన కరోత్యగ్నజే త్వారాయస్ఫోటలావిన్నే విష్ణవే త్వేత్యాహ నిష్టుభయ ఏవైతేన కరోతి స్యేనాయత్రా సోమభృతే విష్ణవే త్వేత్యాహ గాయత్రియా ఏవైతేన కరోతి పంచకృత్వా గృహాతి పంచాక్షరా పంక్తిస్పాంతో యజ్ఞో యజ్ఞమేవావరుంధే బ్రహ్మవాదినో వదంతి కస్మాత్ సత్యాగ్గాయత్రియా ఉభయత ఆదిత్యస్య క్రియతమితి యదేవాదః సోమమాహర తస్మాద్గాయత్రియా ఉభయత ఆదిత్యస్య క్రియతే పురస్తాచోపరిష్టాచ్చ శిరో వారేతద్యజ్ఞస్య యదాదిత్యం నవగవానః పురోడాశో భవతి తస్మాన్నవధా శిరో విష్యూతం నవగవానః పురోడాశో భవతి తే ప్రజస్తి కపాలాస్త్రిమృతాస్తోమేన సంవితాస్తేజస్త్రివృత్తేజదేవ యజ్ఞస్య శీర్షం దధాతి నవగవానః పురోడాశో భవతి తే త్రయస్త్రి కపాలాస్త్రిమృతా ప్రాణేన సంవితాస్త్రివృద్వై ప్రాణస్త్రిమృతమేవ ప్రాణమభిపూర్వై యజ్ఞస్య శీర్షం దధాతి ప్రజాపతే వాదేతాని పక్ష్మాణి యదశ్వమాలాక్షరీతిరస్తిరోభవత్యేక్షరీతిరస్తి ప్రజాపతే దేవతచక్షుః సంభరతి దేవామీ యా ఆహుతేరుజుహవస్తా అసురా నిష్కామవాదంతే దేవాః స్మర్యమవశ్యం కర్మణ్యో వై కర్మైన గుర్వీతేతి దేవాః స్మర్యమయాన్ వదిథేన గుర్వతతైర్వైతే రక్షోదిశ్చ వాఘ్నతయకాష్మర్యమయాః పరిథయో భవంతి రక్షసామపహత్యే సర్గస్పర్శయతి రక్షసామనన్వచారాజనపురస్తాత్పరిదధాత్యాదిత్యోహ్యేవోద్యం పురస్తాద్రక్షాగస్య వహంత్యోర్ధ్వే సమిధావాదధాత్యుపరిష్టాదేవ రక్షాగస్య వహంతి యజుషాణ్యాం తూష్ణీమన్యాం మిథునత్వాయ ద్వే ఆదధాతిద్విపాద్యజమానః ప్రతిష్ఠిత్యై బ్రహ్మవాదినో వదంత్యగ్నిశ్చ వాజేతో సోమస్త కథా సోమాయాతిథ్యం క్రియతేనాగ్నయదితి యదగ్నావగ్నిం మచిత్వా ప్రహరతి తేనైవాగ్నయ ఆతిథ్యం క్రియతేథో ఖల్వాహురగ్నిః సర్వా దేవతాదితి యద్ధవిరాసాద్యాగ్నిం మంథతి హవ్యాదైవాసన్నాయ సర్వా దేవతా జనయతి దేవాసురా సంయత్తా సంతే దేవామిథో విప్రియా సంతే స్మై జ్యేష్ఠ్యాజాతిష్టమానా పంచధా వ్యక్రామన్నగ్నిర్వసుభ సోమో రుద్రైరింద్రో మరుద్భిర్వరుణ ఆదిత్యే బృహస్పతిర్విశ్వైర్దేవైస్తమన్యంతాసురేభ్యో వాయిదం భ్రాతృభ్యేభ్యోరధ్యామోయం విశో విప్రియా స్మోయాన ఇవా ప్రియాస్తనుతస్తామవద్యామహేతాభ్యః స నిర్వృచ్ఛాద్యో నః ప్రథమో ఓన్యోన్యస్మై ద్రుహ్యాదితి తస్మాద్యస్వతానోనత్రిణాం ప్రథమో ద్రుహ్యతి సార్థిమార్చతి యత్తానోనత్రగం సమవద్యతి భ్రాతృవిజాభిభూత్వాత్మనా పరాస్య భ్రాతృవిజో భవతి పంచకృత్వా వద్యతి పంచధాహితే తత్సమవాద్యంతా సో పంచాక్షరా పంక్తిః పాంతో యజ్ఞో యజ్ఞమేవావసంత ఆపతజయ త్వా గృహామేత్యాహ ప్రాణో వా ఆపతి ప్రాణమే ప్రీణాది పరిపతగజిత్యాహమనో వై పరిపతి మన ఏ ప్రీణాది తనో నత్రజిత్యాహ తను గోహితేతాస్తమవాద్యంత సాక్వరాజేత్యాహ శక్తేతాస్తమవాద్యంత శక్మన్నోజిష్ఠాజేత్యాహౌ జిష్ఠదుంహితే తదాత్మనస్తమవాద్యంతానాధృష్టవస్యనాధృష్టమిత్యాహనాధృష్టగృహ్యే తదనాధృష్టం దేవానామోజిత్యాహ దేవానాదుహ్యేతజోజోభిషస్తి పానభిషస్తేమిత్యాహాభిషస్తి పాహ్యేతదనభిషస్తేమనుమే దీక్షాందీక్షాపకర్మణ్యతామిత్యాహాదురేవేతద్భితం వై దేవా వజ్రం కృత్వా సోమమర్హన్నంతి కమివ ఖలు వా అస్తి తచ్చరంతి యత్తానో మాత్రేణ ప్రచరంతి పుంశురగుంశుస్తే దేవ సోమాప్యాయతామిత్యాహాదురేవాస్యాపువాజతే యన్మీయతే తదేవాస్తీతేనాప్యాయలత్యాతుభ్యమింద్రఃప్యాయతామాత్వమింద్రాయ వ్యాయస్వేత్యాహో భావేంద్రం చ సోమం చాప్యాయయత్యాప్యాయ సఖీ సంజ్ఞామేధయేత్యాహర్తృజో వా అస్య సఖాయస్థానేవాప్యాయయతి స్వస్తితే దేవ సోమసుత్యాపశీయేత్యాహాశిషమే వేదామాశాస్తే ప్రవాయేతే స్మాల్లోకాచ్యవంతే దే సోమమాప్యాయంతరిక్షదేవత్యో హి సోమ ఆప్యాయిజేష్టారాయ ప్రేషే భగాయేత్యాహద్యావా పృథివేభ్యామేవ నమస్కృత్యాస్మిన్ లోకే ప్రతిష్ఠంతి దేవాసురాః సంయత్తా ఆసం తే దేవాభ్యతోగ్నిం ప్రాపిశంతస్మాదాహురగ్నిః సర్వా దేవతా ఇది తేగ్నిమేవ వరూపసం కృత్వా సురానభ్యభవన్నగ్నిమివ ఖలు వా ఏష ప్రవిశతి యో వాంతరదీక్షాముపైతి భవత్యాత్మనాపరాస్య భ్రాతృవిజో భవత్యాత్మానమేవ దీక్షయా పాతి ప్రజామవాంతర దీక్షయా సంతనాం మేఘలాగుం సమాయచ్చతే ప్రజాహ్యాత్మనోంతరతరా తప్తవ్రతో భవతి వదంతే ధర్మార్జయతే నిర్హ్యగ్నిశ్చీతేన వాయతి సమిధ్యేయాతే అగ్నే రుద్రియాతనోరిత్యాహస్పతీ వైన దేవతజా వ్రతయతి సజో నిత్వా యశాంతి తేషాసురాణాం తిస్రః పుర ఆసన్నయస్మై రవమాథరజతా సహర్ణీతా దేవా జేతుం నాశక్నువంతా ఉపసదైవా జిగీషం తస్మాదాహృయశ్చైవం వేదయశ్చ నోపసదా వై మహాపురం ధృజంతి తితయిషుకం సమస్కుర్వతాగ్నిమనేకగుం సోమగుం శల్యం విష్ణుం తేజనంతే బ్రువన్ గలిమామశిష్యతీతి రుద్రదిత్య బ్రువన్ రుద్రో వే క్రూరస్ స్మితి సోమ్రవీర్వరం వృణాహమే పశూనామధిపతిరసానీతి తస్మాద్రుద్రః పశూనామధిపతిస్తాగుం రుద్రో వా సృజత్సతిస్రః పురోభిత్పైభ్యో లోకేభ్యో సురాన్ ప్రాణుదత యదుపసద ఉపసద్యంతే భ్రాతృజపరానుత్రీణాన్యామాహుతిం పురస్తాద్యుహుజాద్యజన్యామాహుతిం పురస్తాద్యుహుజాజన్యం ముఖం గురు సువర్ణాఘారమాఘారయతి యజ్ఞస్య ప్రజ్ఞాత్రే పరానతిక్రమ్య జుహోతి పరా స దేవేభ్యో లోకేభ్యో యజమానాభ్యాతృవిజాన్ ప్రణుదతే పునరత్యాక్రమ్యావసదం జుహోతి ప్రణుద్వేభ్యో లోకేభ్యో భ్రాతృవిజాన్ జిద్వాభ్యాతృవ్యలోకమభ్యారోహతి దేవా వైనా ప్రాతలుపసద ఉపాసేదన్నం హస్తాభిరసురాన్ సాయగం రాత్రిజేతాభిర్యత్సాయం రాతరుపసదముపసద్యంతే హోరాత్రాభ్యామేవ తద్యజమానాభ్యాతృజాన్ ప్రణుదతే యాః ప్రాతర్యాజ్యాస్యుస్తాస్సాయం పురో వాక్యాః కుర్యాదయాదయామత్వాయతి స్వ ఉపసదముపైతి త్రయమే లోకాదిమానేవ లోకాన్ గృహణాతి షట్సంపద్యంతే షడ్వాయతవదృతోనేవ ద్వాదశాదేన సోమ ఉపైతి ద్వాదశమాసాః సంవత్సర సంవత్సరమేవ ప్రీణాతి చతుర్విగంశతిస్సంపద్యంతే చతుర్విగ జుంసజిరర్ధమాసా అర్ధమాసా ప్రేమాత్యారాహ్రామవాందరదీక్షాముపేజాజామజయతాస్మిన్మే లోకేర్ధృగ్రస్యాదిత్యకమగ్రే ఛద్వావఛద్రేణ చతురజేషా వా ఆరాహ గ్రావాంతరదీక్షాస్మిన్నేవాస్మై లోకేర్ధృగం భవతి పరోమరీయసేమవాంతరదీక్షాముపేజాజ్యః కామజయతాముష్మిన్మే లోకేర్ధృగ్రస్యాది చతురోగ్రే ఛత్రేణ ఛద్వావచైకమేషా వై పరోవరీయస్య వాంతరదీక్షాముష్మిన్నేవాస్మై లోకేర్ధృగం భవతి స్వర్గం వాజేతే లోకయంతి ఉపసదముపయంతి తేషాయ్యమున్నయతే హీయతదేవ సమోదనేషీతి సూన్నీలమివ యో వై స్వార్థేతాంగతాగిశ్రాంతో హీయత ఉదస నిష్ట్యాయ సహవసతి తస్మాచ్చుదున్నీజనా పరమున్నజేత దధినాన్నజేతైతద్వై పశూనాగం రూపకం రూపేణైవ పశూనవరుంధే యజ్ఞో దేవే ద్రోణిలాయ తలుష్ణ రూపం కృత్వా స పృథివీం ప్రావిశత్తం దేవాహస్తాం సగంరభ్యై క్షంతమింద్ర ఉపర్యుపర్యత్యక్రామత్సోబ్రవేత్యో మాయముపర్యుపర్యత్యక్రమేదిత్యహం దుర్గేహంతేత్యసగస్వమిత్యహం దుర్గాదాహత్తే దిశోబ్రవేత్ దుర్గే వే హంతా వోచావరాహోయం వామమోష సప్తానాంగిరేణాం పరస్తాద్విత్తం జమసురాణాం విభర్తితం జహియతి దుర్గే హంతాసీ సదర్భపుంజీలముద్గృహ్య సప్తగిరేం హిత్వాతమహం సోబ్రవీత్ దుర్గా ద్వా ఆహర్తావోచేతమాహరేతి తమేభ్యో యజ్ఞజేవ యజ్ఞమాహరద్యత్తద్విత్తం వేద్యమసురాణామవిందం తతదేకం వేద్యే వేదిత్వమసురాణాం వాజిజమగ్ర ఆసేద్యావదాసేన పరాపశ్యతి తావద్దేవానాం దేవ అబ్రువన్నస్వేవ నో శ్యామవేది కియద్వోదాస్యామయితి యావది జగుంస పరిక్రామతి తావన్మో దత్తేతి స ఇంద్రస్ సలాగే రూపం కృత్వేమాంత్రిస్సర్వతః పర్యక్రామత్తది మామవిందంత యది మామవిందంత తద్వేద్యై వేదిత్వగం సా వాజిజగం సర్వైవ వేది యతి సక్ష్యామీతి త్వా అవమాయజంతే త్రిగుంశత్పదాని పశ్చాత్తిరస్తి భవతి షత్రిగుంశత్ ప్రాచీ చతుర్విగుంశతి పురస్తాత్తిరస్తిదశ సంపద్యం తేజసాక్షరా విరాడన్నం విరాట్ విరాజైవాన్నాద్యమవరుంధబుద్ధం తిజదేవాస్యామేధ్యం తదవహంత్యుబ్ధం తిదస్మాదోషధయః పరా భవంతి బలిస్తృణాది తస్మాదోషధయః పునరా భవంత్యుత్తరం బలిషముత్తర బలిస్తృణాది ప్రజా వై బలిర్యజమానముత్తర బలిర్యజమానమేవాజమానాదుత్తరం కరోతి తస్మాద్యజమాన జమానాదుత్తర యద్వా అనీశానో భారమాదత్రేది వై సలిషతే యద్వాదశ సాహ్నస్యోపసదస్యుస్తిస్రోహీనస్య యజ్ఞస్య విలోమగ్రియేణ తిస్రజేన సాహ్నస్యోపసదో ద్వాదశాధీనస్య యజ్ఞస్య సవేర్యద్వాజాసోమగ్రియతే వత్సస్యైకస్తనో భాగే శోషైకగ్స్తనం వ్రతముపైత్యథ ద్వావచత్రేణ స చతురజేతద్వే క్షురప వినామ వ్రతం జన జాతాన్ భ్రాతృజాన్ముదరే ప్రజజనిష్యమాణాన శోగణీయసైవ భూయ భుపైతి చతురోగ్రేస్తనాం వ్రతముపైత్య ఛత్రేణ ఛద్వావథైకమేతద్వై సుజఘనం నామ వ్రతం తపస్యతుం సువర్గ్యమథో ప్రైవ జాయతే ప్రజదా పశుభర్జ భాగోరాజన్యస్య వ్రతం క్రూరే భవేద భాగో క్రూరయివ రాజన్యో వజ్రస్య రూపకం సమృద్ధ్యా ఆవిక్షా వైష్టస్య రూపం పుష్పీపయో బ్రాహ్మణస్య తేజో వై బ్రాహ్మణస్తేజః పయస్తేజసైవ తేజః పయ ఆత్మన్ధత్తేజోపయ సా వై గర్భావర్ధన్తే గర్భయవ ఖలు వాయేషయద్దీక్షితోజదస్య పయో వ్రతం భవత్యాత్మానమేవ తద్వర్ధయరిత్యవ్రతో వై మనురాసేద్భ్యువ్రతాసురాజేకవ్రతా దేవా ప్రాతర్మ మధ్యంతిన సాయం తన్మనోమాసే పాకయజ్ఞస్య రూపం పుష్ట్యై ప్రాతశ్చ సాయం చాసురాణాం నిర్మధ్యం శుతో రూపం తదస్తే పరాభవన్ మధ్యంతిన మధ్యరాత్రే దేవానాం తదస్తే భవన్ సువర్గం లోకమాయమిజదస్య మధ్యంతిన మధ్యరాత్రే వ్రతం భవతి మధ్యతో వా అన్నేన భుంజతే మధ్యత ఏవ సదూర్జం ధత్తే భ్రాతృవ్యాభిభోక్త్యాత్మనాపరాస్య భ్రాతృవ్యో భవతి గర్భో వాయషయద్దీక్షితో యో నిర్దీక్షిత నిమితం యద్దీక్షితో దీక్షిత నిమితావసేర్యథా యో నేర్గర్భస్కందతి తాదృగేవ తన్న ప్రవస్తవ్యమాత్మనో గోపీథాయైషమే వ్యాఘ్రకుల గోపో యదగ్నిస్తస్మాద్యద్దీక్షిత ప్రవసేత్ సదే నమీశ్వరో నోత్సాయహంతోర్న ప్రవస్తమిజమాత్మనో గుప్తే దక్షిణత జలే తద్వై యజమానస్యాయతనగ్యస్వజే వాయతనే సజేగ్నిమభ్యావృత్య సజే దేవతాయేవ యజ్ఞమభ్యావృత్య సజే పురోహ విషదే వ్యజనేజేద్యంకామజేతోపై నముత్తరో యజ్ఞో నమేదభిసువర్గం లోకం జేదిత్యేతద్వై పురోహవిర్దే వ్యజనయ్యస్య హోతాప్రాదరణువాగమను బ్రువన్నగ్నిమపాదిత్యమధిపశ్యత్యుపై నముత్తరో యజ్ఞో నమద్భిసువర్గం లోకం జయత్యాప్తేదే వ్యజనేజాజేద్భ్రాతృవ్యవంతం పంచాం వాసిస్పరిశదే కర్తం వాజావజ్ఞాన సేజాతవైన రథాదేతద్వాప్తం దేవజనమాత్మోత్యేవభ్రాతృవ్యన్నైనం భ్రాతృవ్యాత్మోత్యేకోన్నతే దేవజనేనాజజే పశుకామమే గోన్నతాగ్నే దేవజనాదంగిరస పశూన సృజంతాంతరా సదోహ నిర్ధానే ఉన్నతగ్స్యాదేతద్వా ఏకోన్నతం దేవజనం పశుమానేవ భవతిత్యున్న ర్గకాంగిరసస్వర్గం లోకమాయన్నం తరాహవనీయం చ విర్ధానం చోన్నతగ్స్యాదంతరాహ విర్ధానం చ సదశ్చాంతరాహదశ్చకాదుహవత్యం చైతద్వైద్యున్నతం దేవజనగం సువర్గమేవ లోకమేతి ప్రతిష్ఠితే దేవజనే ప్రతిష్టాకామమే తద్వై ప్రతిష్ఠితం దేవజనయ్యత్ సర్వతః సమం ప్రత్యేపతిష్టతి యత్రాణ్యా అన్యాపోషదయోక్తాస్తద్యాజయత్ పశుకామమే తద్వై పశూనాగం రూపగం రూపేణైవాస్మై పశూనవగంధే పశుమానేవ భవతి నిర్వృతి గృహీతే దేవజనే రాజయేద్యం కామజేత నిర్వృత్యాస్య యజ్ఞం గ్రాహజేతమిత్యేతద్వై నిర్వృతి గృహీతం దేవజనం యత్ సదృశ్యై సత్యారుక్షం నిర్వృత్యైవాస్య యజ్ఞం గ్రాహజ వ్యావృత్తే దేవజనే రాజయ్యావృత్కామేయం పాత్రే వాతల్పే వామీమాగుంసేవన్ ప్రాచీనమాహవనీయాత్మవనగ్స్యాకృతేచేనంగాయహవద్యాదేతద్వై వ్యావృత్తం దేవజనం విపాత్మనాభ్యాద్రువ్యేణావర్తతేనైనం పాత్రే నల్పే మీమాగుంసంతే కార్యే దేవజనే రాజయే భూతికామం కార్యో వై పురుషో భవత్యేవేభ్యముత్తరవేది శ్రీగుంహే లోపం కృత్వా భజానం పరాపక్రమ్యాతిష్టత్తే దేవా అమన్యంతయతరానివాదిజముపావక్షితం భవిష్యంతీతి పాముపామంత్రయంత సాబ్రవేద్వరం వృణై సర్వాన్మయాగామాన్యశ్నవ సపూర్వాంతు మాగ్నే రాహుతిరశ్నవతారితి తస్మాదుత్తరవేదిం పూర్వామగ్నేర్వ్యాధారయం దివారే వృత గృహ్యశ్యేషం జజాపరిమిమేతే మాత్రైవాస్యే సాసోయుక్తే నైవ యుక్తమవరుంధే రిక్తాయ మేమేసేత్యాహ విత్తాహ్యే నానావత్తిక్తాయ మేమేసేత్యాహ విక్తాని హ్యే నానాభగవతాన్మానాశితమిత్యాహనాశితాని హ్యే నానాభగవతాన్మా విజ వ్యథితమిత్యాహమిథితానిత్యేనావద్విజయరగ్నిర్నభోనామాగ్నే అంగిరయిత్రే హరియజే వైషలోకేష్వగ్మయస్తానేవరుంధే తూష్ణే చతుర్థగం హరత్యనిరుక్తమేవరుంధే సిగుంహేరసి మహిషేరసేవ్యాహసి గుంహేర్యేషా రూపం కృత్వో భజానం తరాపక్రం నాతిష్ఠదురు ప్రథస్వోరుతేజ్ఞపతి ప్రథామిత్యాహ యజమానమేవ పశుభిస్పృథజతి ధ్రువాసేతి సగుంహంతి ధృత్యే దేవేభ్యశృంభస్వ దేవేభ్యశృంభస్వేత్యవచోక్షతి ప్రచకిరతి శుద్ధ్యా ఇంద్రఘోషస్వా వసుభిః పురస్తాహాత్పాత్రిత్యాహ దిగ్గజేవైనాం ప్రోక్షతి దేవాభిశ్చేదుత్తర వేదులుపావర్తీహైవ విజయా మహాదిత్యసురావజ్రముద్యత్య దేవానభ్యాయం తపానింద్రఘోషో వసుభిః పురస్తాదపానుదతమనోజవాదక్షిణత ప్రచేతారుద్రై పశ్చాద్విశ్వకర్మా విద్యేరుక్తదతోజదేవముత్తరవేదిం ప్రోక్షతి దిగ్గజేవ తద్యజమానో భ్రాతృవిజాన్ ప్రణుదత ఇంద్రో యదీహింసాభిజేభ్యః ప్రాగచ్చత్తాం దక్షిణత ఉత్తరవేద్యాదనయత్ప్రోక్షణీమాముచ్ఛిష్యే తద్దక్షిణత ఉత్తరవేద్యై నినజేద్యదేవ తత్ర క్రూరం దత్తేన శమయత్రియం విష్ణ్యాత్తం ధ్యాదయచ్ఛచైవైనమర్పయతి సోత్తరవేదిరబ్రవేత్ సర్వాన్మయా కామాన్యశ్నవచేతి తే దేవ అకామయంతాసురాన్ భ్రాదృజానపి భవేవేతి తే జుహవస్సి పద్మ సాహే స్వాహేతి తే సురాన్ భ్రాదృజానభ్యభవంతే సురాన్ భ్రాదృజానపి భూయా కామయంతా ప్రజాన్విందే మహీతి తే జుహవస్సి గుంహేరసి చ ప్రజాపని స్వాహేతి తే ప్రజామవింద ప్రజా కామయంత పశూన్ విందే మహీరి జుహమస్తి గుంహేరసి రాజస్పోషవని స్వాహేతి తే పశూన విందంతతే పశూన్ విత్వా కామయంత ప్రతిష్టాం విందే మహీరి జుహమస్తి గుంహేరస్యాదిత్యవని స్వాహేతి తమాం ప్రతిష్టామ విందంతత ఇమాం ప్రతిష్టాం విత్వా కామయంత దేవత ఆశిష ఉపేయామేతి తే జుహమస్తి గుంహేరస్యావహ దేవాన్ యజమానాయ స్వాహేతి తే దేవత ఆశిషుపాయం పంచగృత్వో వ్యాధారయతి పంచాక్షరా పంక్తి పాంతో యజ్ఞో యజ్ఞమేవరుంధే క్షణయామి వ్యాధారయతి తస్మాదక్షణయా పశవోంగాని ప్రహరంతి ప్రతిష్ఠిత్యై భూతేభ్యస్తేతి సృషముద్గృహాతి యదేవ దేవా భూతాస్తేషాం దద్భాగధేయం తానేవ తేన ప్రేణాది అగ్నేస్తయోజ్యాయాగుం సోభ్రాతరః సంతే దేవేభ్యో హవ్యం వహంతః ప్రామీయంతసోరమిభేదిత్థం వావస్య ఆర్తిమానిష్యతేతి సనికాయ దశయాం వనస్పతిష్వవ సత్తాం భూతుద్రవ్యామోషధేషు తాను సుగంధి తేజనేజాం పశుషుతాం పేర్ధ్వస్యాం కరాశృంగేతం దేవతాః ప్రేషమేచ్ఛంతమన్వమిందంతమబ్రువన్నుపనావర్తస్వ హవ్యం నో వహేది సోమ్రవేద్వరం వృణయ్యదేవ గృహేతస్యాహుతస్య బహిః పరిధి స్కందాత్ తన్మే జ్ఞాతమాం భాగధేయమసదయి తస్మాద్యగృహీతస్యాహుతస్య బహిః పరిధి స్కందది తేషాం తద్భాగధేయం తానేవ తేన ప్రేణాతి సోమన్యథా స్తంభంతో మే పూర్వే భ్రాతరః ప్రామేషతాస్థాన్యసాదయాగి సజాన్యస్థాన్యసాదయ తత్పూతుగ్రహవద్యం మోగుం సమపనితం తద్గుల్గుర్యదేతాన్ సంభారాన్ సంభరత్యగ్నిమేవ తత్సంభరత్యగ్నేః పురేషమసేద్యాహాగ్నేర్హ్యే తత్పురేషయ్యత్సంభారాసో ఖల్ బాహురేతే వా వేమంతే భ్రాతరః పరిశేరే యత్పౌతుద్రవాః పరిధయజితి బద్ధమపశ్యతి వరుణవాసా దేవైనే ముంచతి ప్రణేనే త్రిభేద్యే దేవైనే కరోతి సావిత్రియర్జాహుద్వాహగుద్ధాన ప్రవర్తయతి సవితృప్రసూతదేవైనే ప్రవర్తయతి వరుణో వాదేష దుర్వాగుభయతో బద్ధోయక్షసేత్ యజమానస్య గృహానభ్యుత్సర్జేత్ సువాగ్దేవదుర్యాగుమావదేత్యాహ గృహా వై దుర్యా శాంతి పత్న్యుపానక్తి పత్నీ సర్వస్య మిత్రం మిత్రత్వాయజద్వై పత్నీ యజ్ఞస్య కరోతి మిథునంద తథో పత్నిగా ఏవైష యజ్ఞస్యాం వారంభో నవచ్చిత్తే వర్త్మనా వా అన్విత్య విజ్ఞకం రక్షాగం త్రిదిఘాగం సంధి వైష్ణవేభ్యామృగ్భ్యాం వర్త్మనోర్జుహోది యజ్ఞో వై విష్ణుర్యజ్ఞా దేవ రక్షాగస్యపహంతి యదధ్వర్యురమగ్నా బాహుదింజుహుజా దంధోధ్వర్యస్యాద్రక్షాగుంసి యజ్ఞకం హన్యు హిరణ్యముపాశ్రజుహోత్యగ్నివత్యేవ జుహోదినాంధోర్భవతి మయజ్ఞకం రక్షాగుం సిఘ్నంతి ప్రాచే ప్రేతమధ్వరం కల్పయంతి ఇత్యాహ సువర్గమేవైన లోకం గమయత్రమే సాం వష్మన్ పృథివ్యాదిత్యాహ వష్మ్యేదత్ పృథివ్యాదద్దేవ యజమగుం శిరో వాదేతద్యజ్ఞస్య యద్ధగద్ధానం దివో వా విష్ణవుత వా పృథివ్యాదిత్యాశే దక్షిణస్యర్ధానస్య మేథేన్నిహంది శీర్షదేవ యజ్ఞస్య యజమాన ఆశిషో వరుంధే దండో వా ఔపరస్తృతీయస్య హర్ధానస్య షట్కారేణాక్షమచ్చినద్య తృతీయం చదిర్హర్ధానయోరుదాశ్రియతే తృతీయస్య హర్ధానస్యావరుద్ధే శిరో వాజేతద్యజ్ఞస్య యద్ధర్ధానం విష్ణోరరాటమసి విష్ణా పృష్ఠమసేత్యాహ తస్మాద్ ేతాబద్ధాశిరో విష్యోగం విష్ణోస్ కృష్ణార్ధువమసేద్యాహ వైష్ణవగుం హి దేవతరాహవర్ధానయ్యం ప్రసమం గ్రంథిం గ్రచ్నీయాద్యత్తన్న విస్రగుం సజేద మేధేనాధ్వర్యః ప్రమేయేద తస్మాత్ స విస్రస్యః పశ్చత్పాసవితుః ప్రసవజిత్యభ్యమాదత్తే ప్రసూత్యాశ్వినాద్బాహుభ్యామిత్యాహాశ్వినో హి దేవానామధ్వర్యో ఆస్తాం పూష్ణోహస్తాభ్యామిత్యాహయత్తే వజ్రజివ వాజేషాయదభృడభృడసినారిరసేత్యాహ శాంత్యే కాండే కాండే వై క్రియమాణే యజ్ఞగం రక్షాగం సిజిఘాగం సంధి పరిలిఖితగం రక్ష పరిలిఖితరాజయిత్యాహరక్షసామపహత్యాగం రక్షసో గ్రీవా అభిగ్రంతామిజోస్మాన్వేష్టిజం చ భయం విష్మయిత్యాహద్వౌ వావపురుషౌజం చైవ ద్వేష్టిజశ్చైనం ద్వేష్టితజో వేవానం తరాయం గ్రీవాస్కృందతి మేత్వాంతరిక్షాయత్వాంసివ్యైత్వేత్యాహైభ్యజైనాకేభ్య ప్రోక్షది పరస్తాద వాచీం ప్రోక్షతి తస్మాస్తాదర్వాచీం మనుష్యావోర్జముపజీవంతి క్రూరమివ వారే తత్కరోతి యత్క్షణత్యపోవనజతి శాంతిరవీరవనయత్యోర్వైరవ ఊర్బుదుంబర ఊర్జైవోర్జగుం సమర్థయతి యజమానేన సంమితౌ దుంబరీ భవతి యావానేవ యజమానస్తావతీ మేవాస్మిన్నోర్జం దధాది పితృణాగుం సదనమసి బరిహిరవస్త్రణాది విదృదేవత్యా ేతద్యం నిఖాతయ్యద్బరిహిరణవస్తేర్జమియాపితృదేవత్యా నిఖాతా స్యాద్బరిహిరవస్తేర్జమినాత్యస్యామేవైనాహ్యసో స్వారుహమేవైనాహంకరోత్యుద్యవగ్స్తానాంతరిక్షం ప్రణయంత్యాహేషాన్ లోకానాం విధృత్యైర్ద్యుతానస్త్వామారుతో వినోత్విత్యాహద్యుతానోహ స్మ వై మారుతో దేవానామౌదుంబరి బ్రహ్మవణిం క్షత్రవణిమిత్యాహయ్యాృథివీ ఆవృణయథామిత్యౌదుంబల్యాంజుహోదిద్యావృథివీ దేవరసేనానత్యాంతమన్వస్రావయత్యాంతమేవ యజమానం తేజసానత్యైంద్రమసీది ఛదిరధినిదధాత్యైంద్రగింహి దేవతయా సదో విశ్వజనస్య ఛాజేత్యాహ విశ్వ స్వజనస్యేషాచార్యాయధో నవచతి తేజస్కామస్తోమేన సంవితం తేజస్త్రివృత్తేజస్యేవ భవత్యేకాదశ ఛదీంద్రియకామస్తీకాదశాక్షరా తృష్టుగింద్రియం తృష్టుగింద్రియాగ్నేవ భవతి పంచదశ సద్భ్రాతృవ్యవతః పంచదశో వజ్రో భ్రాతృవ్యాధిభూత్యే సప్తదశ ఛది ప్రజాకామస్య సప్తదశ ప్రజాపతి ప్రజాపతేరాధ్యాయేక వింశతి ఛది ప్రతిష్టా కామస్యేక వింశస్తోమానాం ప్రతిష్టా ప్రతిష్ఠిత్యా ఉదరం వై సదభూర్బుదుంబరో మధ్యత ఔదుంబరీం వినోది మధ్యత జయవ ప్రజానామోర్జం దధాతి తస్మాన్ మధ్యత ఊర్జా భుంజతే యజమాన లోకే వై దక్షిణాని ఛదేయం శిభ్రాతృయ లోక ఉత్తరాణి దక్షిణాన్యుత్తరాణి కరోతి యజమానమేవ యజమానాదుత్తరం కరోతి తస్మాద్యజమానో యజమానాదుత్తరోంతర్భక్తాన్ కరోతి వ్యావృత్యై తస్మాదరణ్యం ప్రజా ఉపజీవంతి పదిత్వా గర్వణో విరయిత్యాహ యథా యజురేవైతదింద్రస్య శూరసేంద్రస్య ధ్రువమసేత్యాహ ఇంద్రగం హి దేవతయా సదోజం ప్రథమం గ్రంథిం గ్రథ్నీయాద్యత్తన్న విస్రగం సదేదమేహేనాధ్వర్య ప్రమీయే తదస్మాత్ సవిస్రస్యః శిరోవాగేతద్యజ్ఞస్యర్థవిర్ధానం ప్రాణా ఉపరవాహ విర్ధానే ఖాయంతే తస్మాచ్చిర్హన్ ప్రాణా అధస్తాత్ ఖాయంతే తస్మాదధస్తాచ్చేష్ణః ప్రాణారక్షోహణో వలగహమో వైష్ణవాన్ ఖనామేత్యాహ వైష్ణవా హి దేవతయోపరవా అసురావేదీయంతో దేవానాం ప్రాణేషు వలగాన్యఖనంతాన్ బాహుమాత్రేణ్వ స్మాత్ బాహుమాత్రాఖాయంత ఇదమహంతం బలగముద్వపామి జన్మ సమానోయమసమానో నిజఖాయేత్యాహద్వౌ వావపురుషౌ యశ్చైవ సమానోయశ్చాసమానోయమేవాస్మైతౌ బలగం నిఖనతస్తమేవోద్వపతి సంతృణక్తి తస్మాత్ సంతృణ్ణాంతరతః ప్రాణ సంభినక్తి తస్మాదసంభిన్నా ప్రాణ అపోవనయతి తస్మాదార్ద్ర అంతరతః ప్రాణాయవమదేరవనయత్యోర్వైయవః ప్రాణా ఉపరవాః ప్రాణేష్వేవోర్జం దధాతి బలిహిరవస్తృణాతి తస్మాహల్లోమసా అంతరతః ప్రాణ ఆజ్యేన వ్యాఘారయదిదేజో వా ఆజ్యం ప్రాణా ఉపరవాః ప్రాణేష్వేవ తేజో దధాతి హనూ వా ఏతే యజ్ఞస్య యతధిషవనేన సంతృణక్తి సంతృణ్యే హి హనూ అథో ఖలు దీర్ఘసో మే సంతృద్యే ధృత్యే శిరో వాజ్ఞస్థిర్థానం ప్రాణ ఉపరవాహను అధిషవనే జిహ్వా చర్మగ్రావాణో దంతముఖమాహవనీరో నాశికోత్తర వేది రుదరగుం సదో యదా ఖలు వై జిహ్వయా దత్స్వజిఖా దత్యథ ముఖం గచ్చతి యదా ముఖం గచ్చత్యథోదరం గచ్చతి తస్మాద్ధిర్ధాన చర్మన్నధిగ్రావభిరవిశుత్యాహవనీయే భూత్వా ప్రత్యంచ పరే సదసి క్షయంతి జో వై విరాజో యజ్ఞముఖే దోహం వేద దుహజేవైనామిజం వై విరాత్తస్త్రే త్వక్షర్మోథో ధిషవనే స్తనా ఉపరవాగ్రావాణో వత్సారిత్విజో దుహంతి సోమః పయో యజేవం వేద దుహజేవైనా ధృష్ణిజానుపవతి నిర్వైరజ్ఞాయ్ఞ సజో నిత్వాయ దేవా వైరజ్ఞం పరాజయం గతమాగ్నేధ్యా పునరపాజయం నేతద్వైరజ్ఞాపరాజితయ్యదాగ్నేయదాగ్నేధ్యాధృష్ణిజాన్ విహరతి దేవయజ్ఞాపరాజితం తతయేనం పునస్తను దేవరాజిత్యేవ ఖలు వాజేతేయం ్రవమానగిం సర్పంతి బహిష్పవమానే స్తుత ఆహాగ్నేదగ్నేన విహర బరిహిస్తృణాహి పురోడా అగుం అలంకుర్వితి యజ్ఞమేవాపజిత్య పునస్కల్పానాయంగారేర్ద్వే సమనే విహరతి శలాకాదిస్తృతీయగుం సశుక్రత్వాయ సోసంభరత్యేవై నద్ధిష్ణిజావా అముష్మిల్లోకే సోమమరక్షంతే జ్యోతి సోమమాహరంతమం భవాయంతం పరిజవిశనజ ఏవం వేద విందతే పరివేష్టారంతే సోమపీచేన వ్యాహార్జంతతే దేవేషు సోమపీచమైచ్ఛంతతాం దేవా అబ్రువందే ద్వే నామనే గురుధ్వమ సప్రవాప్స్య సనవేత్యగ్నిరోవ అసధిష్ణిజాస్తస్మాద్వినామా బ్రాహ్మణోర్జుకస్తేషాన్యేనేదిష్టం పరిజవిషం దే సోమపీఠం ప్రాప్నువన్నాహ వణీర ఆగ్నేయోహోత్రీయోమార్జాళీయస్తస్మాత్తేషు జుహ్వత్యగిహాయ వషట్కరోతి విహ్యే సోమపీఠేనార్జంతం దేవావీరా ప్రాచీరాహృదేజుహవర్జే పురస్తాదసురా ఆసంతాగస్తాభిప్రానుదంతజా ప్రతీచీర్జే పశ్చాదసురా ఆసంతాగస్తాభిరపానుదంత ప్రాచీరణ్యా ఆహుతయో హూయంద్రే ప్రత్యంగాసీనో కృష్ణయాజాఘారయతి పశ్చాచ్చైవ పురస్తాచ్చయజమానోభ్యాదృయాణుదతే తస్మాత్ పరాచీ ప్రజా ప్రవీయంతే ప్రతీచీర్జాయంతే ప్రాణావాదేతే యద్ధిష్ణిజాయతధ్వర్యః ప్రత్యం ధిష్ణిజాయతి సర్పే ప్రాణాన్ సంకర్షయత్మాయుగస్యాగ్నాధర్వాయేషాయజ్ఞోతోర్ధ్వఖలు వైనాభ్యై ప్రాణోవానపానోయద్ధర్యః ప్రత్యంహోతారమతి సర్పే తపానే ప్రాణం దధ్యా ప్రమాయుగస్యాన్నాధ్వర్యుపగాయేద్వాగ్వీర్యోవా అధ్వర్యుర్యదధ్వర్యుపగాయేదుగ్గాత్రే వాచకం సంప్రయక్షేదు పదాసుకాస్యవాక్స్యాబ్రహ్మవాదినా వదంతి నా సగ్గస్థితే సోమే ధర్యుః ప్రత్యం శ్రోతి జాదథ కథాదాక్షిణాని హోతు మేతి జామోహి సదేశాం కస్మాహదేవాయామంబాయామంబానుజ్ఞాస్యంత్రీత్యుత్తరేణాన్నేహేధ్వం పరిత్యజుహోతి దాక్షిణానిన ప్రాణాన్ సంకర్షతి న్యన్యే ధిష్ణియా ఉప్యంతేనాన్యేయాన్నివపతితేన తాన్ ప్రేణాతిజాన్న నివపతి జలను దిశతి తేన తాన్ సువర్గాయ వాయేతాని లోకాయ హూయంతే యద్వై సర్జనాని ద్వాభ్యాంగాయ హవత్తేజుహోతి ద్విపాద్యజమానః ప్రతిష్ఠిత్యాగ్నేభ్యేజుహోతి అంతరిక్షదేవాక్రమద ఆహవనీదేజుహోతి సువర్గమేవైనం లోకం గమయతి దేవానవై సువర్గం లోకం యతో రక్షాగస్తితి భాగం సంతే సోమే నరాజ్ఞా రక్షాగస్య మహత్యాప్తుమాత్మానం సువర్గం లోకమాయం రక్షసామనుపలాభాయా సోమో భవత్య సవై సర్జనాని జుహోతి రక్షసామపహత్యై త్వగం సోమతనోగృధ్యైత్యాహనోగృధ్యేషద్వేషోభ్యోన్యగృతేభ్యైత్యాహాన్యగృతాని హి రక్షాగస్యుడుయంతాశివరోసమిత్యాహోరుణస్కృతేవాదాహజుషాణోరాజ్యస్య వేత్రిత్యాహాప్తుమేవ యజమానం కృత్వా సువర్గం లోకం గమయతి రక్షసామనుబలాభాయ సోమం దదత ఆద్రావిణ్మహావాయవ్యాహాణ్యాద్రోణకరసముత్పత్నీమానయం జన్మనాగంసి ప్రవర్తయంతి యావదేవాస్యాస్తిరేణ సహ సువర్గం లోకమే నినయవత్యర్చాగ్నేద్వేజుహోతి సువర్గస్య లోకస్యాభినేద్యై ద్రావిణ్ణో వాయవ్యాని ద్రోణకరసమాగ్నేధ్వ ఉపవాసయతి ైర్గృహోపవాసేదముపాదేత సౌంజర్చా ప్రపాదయతి స్వజైవైనం దేవతయా ప్రపాదయత్యదిత్యా సదోశ్యదిత్యా సదాసీదేత్యాహసాయజమానో వాదేతస్య పురా గోక్త భవత్యేషవో దేవ సరితః సోమయిత్యాహ సవితృప్రసూత ఏవైనం దేవతాభ్యః సంప్రయచ్చత్యేతత్వగుం సోమదేవో దేవాను ఇత్యాహ దేవోహ్యేషసం దేవానుపైతేదమహం మనుష్యో మనుష్యానిత్యాహ మనుష్యో. హ్యేషన్మనుష్యాదైతిజన్మ బ్రూయాద ప్రజాపశుయజమానస్ సహ ప్రజయా సహ రాజస్కోషేణేద్యాహ ప్రజయైవ పశుభిస్ సహేమం లోకముపావర్తతే నమో దేవేభ్యైద్యాహ నమస్కారో హి దేవానామి స్వథా పితృభ్యైత్యాహ స్వథాకారో హి పితృణామిదమహం నిర్వరుణస్య పాశాదిత్యాహ వరుణ పాశా దేవ నిర్మక్ష్యతే వ్రతపద ఆత్మనః పూర్వాతనోరాజేయేత్యాహుకో హి తద్వేదయద్వసీయాన్ శ్రేమసే భూతే పునర్వాదిదాదినవేదిగ్రావాణో వై సోమస్య రాజ్ఞో మలిం వృసేనాయ దేవం విద్వాన్ గ్రామన్న ఆగ్నే ఉపవాసయతి నైనం మలిం వృసేనాదింద్రతి వైష్ణవ్యర్జాహుద్వాజోపమచ్చైతి వైష్ణవో వై దేవతజాజోపస్మయై వైనం దేవతజాచ్చైత్యన్యానగాన్నాన్యానుపాగానిత్యాహాదిహ్యన్యానేదినాన్యానుపైత్యనువాగ్వాపరైరవిదం పరోపరైరిత్యాహాగ్వాఘ్యనం పరైర్వింద్వాజుషే వైష్ణవం దేవజ్యాయాదిత్యాహ దేవజ్యాయైహ్యనం దేవస్వాస విధామధ్వా నక్త్యాహ తేజసైవైనమనక్త్యోషధేత్రాయస్వైనగుంహగుంసేరిత్యాహ వజ్రో వై స్వసిశాంచై స్వసితే వృక్షస్య విభ్యతః ప్రథమేన సకలేన సహ తేజః పరాపతతి యః ప్రథమః సకలః పరాపతేత్తమవ్యాహరేత్ స తేజసమేవైనమాహరతి మే వై లోకారూపాః ప్రజతో విభ్యతి దివమగ్రేణ మాలేఖీరంతరిక్షం మధ్య నమాహిగుంసేరిత్యాహైర్జయవైనం లోకేభ్య శ్రమయతి వనస్పదే శతవలిశో విరోహేత్యావృశ్చ నేజుహోతి తస్మాదావృశ్చ నాద్వృక్షాణాం భూజాగుం సముత్తిష్ఠంతి సహస్రవలిశా వివలగుం గృహేమేత్యాహాశిషమేవైతామాశాస్తే రక్షసంగం వృష్టేద్యదక్షసంగం వృష్టేదధీషం యజమానస్య ప్రమాయుక ప్రతిష్ఠితారోహం తస్మై వృష్టే దేశ వై వనస్పతి నామ ప్రతిష్ఠితో ప్రతిష్ఠిత కామజేదా పశు సదిత్య పర్మం తస్మై శుష్కాగ్రం వృష్టేష వై వనస్పతి నామ పశుజో పశురేదవతిజం కామజేత పశుమాన్ సదితి బహు పర్మం తస్మై బహు శాఖం వృష్టేష వై వనస్పతీనాం పశవ్య పశుమానేవతి ప్రతిష్టితం వృష్టేష్ఠాకామస్యేష వై వనస్పతీనాం ప్రతిష్ఠితో యస్ సమే భూమ్యై స్వాద్యో నే రూఢ ప్రత్యేవతిష్ఠతి యః ప్రత్యముపనతస్తం వృష్టేత్ స హి మేధమభ్యుపనతః పంచారత్మిన్ తస్మై వృష్టేద్యం కామజేతో వై నముత్తరో యజ్ఞో న మేదితి పంచాక్షరా పంక్తిః పాంతో యజ్ఞ ఉపై నముత్తరో యజ్ఞో నమతి షడరత్నం ప్రతిష్టాకామస్య షడ్వారుదవ ఋతుష్వేవ ప్రతిష్టతి సప్తారత్నిం పశుకామస్య సప్తపదాశక్వరీ పశవశక్వరీ పశూనేవామరుంధే నవారత్నిం తేజస్కామస్య త్రివృత స్తోమేన సంవితం తేజస్త్రివృత్తేజస్యేవ భవత్యేకాదశారత్నిమింద్రియకామస్యైకాదశాక్షరా త్రిష్టుగింద్రియం త్రిష్టుగింద్రియావుజేవ భవతి పంచదశారత్నిం భాతృజవతః పంచదశో వజ్రో భ్రాతృజాభిభూత్యై సప్తదశారత్నిం ప్రజాకామస్య సప్తదశ ప్రజాపతిః ప్రజాపతేరాత్యాదేకవిగుంసత్యరత్నిం ప్రతిష్టాకామస్యైకవిగుంశ స్తోమానాం ప్రతిష్ఠా ప్రతిష్ఠిత్యా అష్టాశ్రభవంత్యష్టాక్షరా గాయత్రీ తేజో గాయత్రీ గాయత్రీ యజ్ఞముఖం తేజసైవ గాయత్రియాజ్ఞముఖేన సంవితః పృథివ్యే త్వాంతరిక్షాయ త్వాదివేత్రేత్యాహైభ్యజే వైనం లోకేభ్యః ప్రోక్షరిపరాహం సంప్రోక్షరిపరాని బహిషువర్గో లోకస్క్రూరమివ బాజే ప్రత్యరోది యత్క్షణత్యపోవనయతి శాంత్యై జపమతీరవనయత్యోర్వైయవో యజమానేన యోపః సంవితో యావానేవ యజమానస్తావతీనేవాస్మిన్నోర్జన్వసారి వితృణాగుం సదనమసీరి వస్త్రణాధిపతిర్దేవత్యా. నిఖాతస్యాన్బరిహిరవస్తేర్జమినాత్యస్యామేవైనం వినోతి యోపశకలమవాహాస్యతి సతేజసమేవైనం వినోతి దేవస్వా సవితా మధ్వానక్తిత్యాహతేజస ఇవైనమనక్తిసు విప్లాభ్యస్వౌషధీర్ఘమితి చషామృతి ముంజతి తస్మాచ్చేర్హతవోషధజః ఫలం గృహన్ జనక్తి తేజో ఆజ్యంగజమానేనాగ్నిష్ఠాశ్రిస్సంహితాయదగ్నిష్ఠామశ్రీమనక్తి యజమానమేవ తేజసానక్త్యాంతమనక్త్యాంతమేవ యజమానం తేజసానక్తి సర్వతః పరిపుసత్యపరివర్గమేవాస్మిన్ తేజోగచాద్యుద్ధివర్గస్తభాన్యాంతరిక్షం ప్రణేత్యాహేషాన్ లోకానాం విధృత్యైవైష్ణవ యచ్చాగల్పయతి వైష్ణవో వై దేవత జాయోపస్మదీవైనం దేవత జాగల్పయతి ద్వాభ్యాం కల్పయతి ద్విభాద్యజమాన ప్రతిష్ఠిత్యేయం కామయేత తేజసేనం దేవతాదిరింద్రియేణ వ్యర్థయమిత్యగ్నిష్ఠాంతస్యాశ్రీమాహవనీయాదిత్థం వేత్థం వాతినాపజేత్తేజసైవైనం దేవతాదిరింద్రియేణ వ్యర్థయతిజం కామయేత తేజసేనం దేవతాదిరింద్రియేణ సమర్థయమిత్యగ్నిష్ఠాంతస్యాశ్రీమాహవనీయేన సంమినుయాత్తేజసైవైనం దేవతాదిరింద్రియేణ సమర్థయజం బ్రహ్మవనిం త్వా క్షత్రవనిమిత్యాహయథాయుజురేవైతత్పరిజగత్యోర్వైరసనాయజమానేన యోపస్సంవితో యజమానమేవోర్జా సమర్థయతినాభిదగ్నేవజగదినాభిదగ్న ఏవాస్మావోర్జం దధాతి తస్మాన్నాభిదగ్నవోర్జా భుంజతేయం కామదేదోర్జైనం వ్యర్థయజమిత్యోర్ధ్వాం వాదస్యావాచీం వామోహేదోర్జైవైనం వ్యర్థయజయతి కామయేవమనుషుగ పర్జన్యస్యాదిత్యవాచీమవోహే దృష్టిమేవ నిగచ్చతి యది కామజేతామరుణగస్యాదిత్యోర్ధ్వామదూహే దృష్టిమేవోర్జచ్చతి పితృణాన్నిఖాతం మనుష్యాణామూర్ధ్వం నిఖాతాదారసనాయావోషధీనాగం రసనా విశ్వేషాం దేవానామూర్ధ్వగం రసనాయా ఆచషాలాదింద్రస్య చషాలగం సాధ్యానామదిలిత్తగం సవాజేష సర్వదేవత్యోగ్యోగో యద్యోమం వినోతి సర్వా దేవదేవతాః ప్రీణాతి యజ్ఞేన వై దేవాస్వర్గం లోకమాయంతే మన్యంత మనుష్యానోన్వా భవిష్యంతీతి తే రూపేణ యోపయిత్వా సువర్గం లోకమాయంత మృషయో రూపేణేవాను ప్రాజానం తద్యోపస్య యోపత్వం యద్యోపం వినోతి సువర్గస్య లోకస్య ప్రజ్ఞాత్యై పురస్తాన్ వినోతి పురస్తాద్ధియజ్ఞస్య ప్రజ్ఞాయత ప్రజ్ఞాతృతిపన్న ఆహృతం కార్యమాసీదితి సాధ్యా వై దేవాయజ్ఞమత్యమన్యం తాస్పృశత్తానుయజ్ఞస్యాతదిక్తమాసీతదస్పృశతరిక్తం వాజేతద్యజ్ఞస్య జగ్నామగ్నిం మచిత్వా ప్రహరత్యతిరిక్తమేతద్యోపశ్చయదోపంతశాలాత్యేషాం తద్భాగధేయం తానేవ తేన ప్రేణాది దేవాే సద్యస్థితే సో మే ప్రసృశోహరం ప్రజోపంతే మన్యంతరజ్ఞవేశ సంవా ఇదం కుర్మణితి ప్రస్తరగ్స్రుచాన్నిశ్రయణమవశ్యాన్ స్వరింగ్యోపశ్చ సగ్స్థితే సో మే ప్రస్తరగం హరతి జుహోతి స్వరుమయజ్ఞవేశ సాయా సాధ్యా వై దేవా అస్మిన్ లోక ఆసన్నాన్యత్కించన విషత్తేమేవాగ్నజే మేధాజాలభంతనహ్యన్యదాలంభ్యమవిందం తతో వాయిమా ప్రజా ప్రాజాయంతయదగ్నాభగ్నిం మచిత్వా ప్రహరతి ప్రజానాం ప్రజననాయ రుద్రో వాజేషయదగ్నిర్యజమానః పశుర్యత్పశుమాలభ్యాగ్నిం మంచే రుద్రాయజమానమపి దధ్యా యుగస్యాదథో ఖలు బాహురగ్నిః సర్వా దేవతా హరిరేతద్యత్పశురితి యత్పశుమాలభ్యాగ్నిం మంచతి హవ్యా దైవాసన్నాయ సర్వా దేవతా జనయత్యుపాగృత్యైవ మంచస్తన్నేవాలబ్ధమగ్నే జనిత్రమసీద్యాహాగ్నేర్హ్యేతజ్జనిత్రం వృషణౌ స్థయిత్యాహ వృషణౌ హ్యేదా పూర్వస్య స్యాదురసీద్యాహమిదనద్వాయ వృషణం దామిత్యాహ వృషణ్యే అగ్నింగాయత్రం ఛందో ప్రజాస్వేత్యాహ ఛందోరేవైనం వ్రజనగ్నజే మధ్యమానాయాను బ్రూహేత్యాహ సావిత్రీమన్వాహమిత్రసోదేవైనం మంచతి జాతాయాను బ్రూహి ప్రహ్రియమాణాయాను బ్రూహేత్యాహ కాండే కాండ ఏవైనం క్రియమాణే సమర్థయతి గాయత్రే సర్వా అన్వాహ గాయ ప్రఛందావా అగ్నిస్వే నైవైనం ఛందసా సమర్థయత్యగ్ని పురా భవత్యగ్నిం అజిత్వా ప్రహరతి తౌ సంభవంతౌ యజమానమభి సంభవతో భవతన్న సమనసా విద్యాహ శాంతే ప్రహృద జుహోద జాతాయైవాస్మాహన్నమపి దధాత్యాజ్యేన జుహోత్యేతద్వా అగ్నే ప్రియంధామయదాజ్యం వ్రజేణైవైనం ధాన్వా సమర్థయత్యథో తేజసా ఇషేద్వేదిరాదత్తయ బహ్యషయో యజదౌ భవీరసేత్యాహో బహ్యే నానాకరోత్యుపో దేవాన్ దైవేర్విషహ్రాగురిత్యాహ దైవేర్చేతావిషస్సతేర్దేవానుపయంతి బహ్నే ఋషిదిత్యాహద్విజో వై బహ్నలఋషిజస్తస్మాదేవమాహ బృహస్పతే ధారజావసూనేత్యాహ బ్రహ్మ వై దేవానాం బృహస్పతిర్బ్రహ్మణైవాస్మై పశూనవరుంధే హవ్యా స్వదంతమిత్యాహస్వదయత్యేవైనాం వై పశూనామృతనామాగం రూపగద్రూపమేవ పశుషు దధాతిరేవతీరమధ్వమిత్యాహ పశవో వైరేవతీ పశూనేవాస్మై రమయతి దేవస్య ప్రసవరిశనామాదత్తే ప్రసూత్యాశ్వినా బాహుభ్యామిత్యాహాశ్వినౌ హి దేవానామధ్వర్యు ఓష్ణో హస్తాభ్యామిత్యాహయత్యాహరిత్యాహ సత్యం వారితము సత్యేనైవైనారభతే క్షయా పరిహరతి మధ్యగం హి ప్రత్యంచం ప్రతి ముంచంతి జావృత్యైధరుషామానుషాని క్లిహక్తిత్యాహ్యస్వౌషేభ్య ప్రోక్షామేత్యాహ్యోషేభ్య సంభవతి యత్ పశురపాంబేరుసీత్యాహేషవాం వాతాయో మేధారభ్యతే స్వాత్తం చిత్సదేవగం హవ్యమాపో దేవీ స్వరతైన విద్యాహ స్వదయత్యేవైనముపదిష్టా ప్రోక్షత్యుపదిష్టా దేవైనం మేధ్యం కరోతి దేవైన మేధ్యం కరోత్యథస్తాదుపోక్షతి సర్వత ఏవైనం మేధ్యం కరోతి అగ్నినా వై హోత్ర దేవా అసురానభ్యభవన్నగ్నజయ సమిధ్యమానారాను రోహేత్యాభ్రాతృవిజాభిహూర్తి సప్తదశ సామిధ్యనేరంబాహ సప్తదశ ప్రజాపతి ప్రజాపతేరాప్తి సప్తదశాన్వాహ ద్వాదశమాసాః పంచర్తవస్స సంవత్సరః సంవత్సరం ప్రజా అను ప్రజాయంతే ప్రజానాయ దేవా వై సామిధ్యనేరణోచ్యయజ్ఞన్నాన్వ ప్రజాపతిస్తూష్ణీమాధారమాధారయత్తతో వై దేవాయజ్ఞమన్వపశ్యనయత్తూష్ణీమాధారమాధారయతి యజ్ఞస్యానుఖ్యాత్యా అసురేషు వై యజ్ఞ ఆసీత్తం దేవాస్తూష్ణీగుం హోమేమావృందతయత్తూష్ణీమాధారమాధారయతి భ్రాతృయస్తైవతం యజ్ఞం వృందే సంవాహర్షిగుణాత్యవైనాం క్షిత్ర్యా వృద్ధిజ్ఞోరక్షసామపహద్వాదశ సంపద్యంతే ద్వాదశ మాసాః సంవత్సర సంవత్సరమేవ ప్రేణాప్యసో సంవత్సరమేవాస్మా ఉపదధాదిషు వర్గస్య లోకస్య సమష్టై శిరో వాజేతద్యజ్ఞస్య జగాఘారోగ్నిః సర్వా దేవతా జగాఘారమాఘారయతి శీర్షదేవ యజ్ఞస్య యజమానః సర్వా దేవతా అవరుంధే శిరో వాజే తద్యజ్ఞస్యేదాఘార ఆత్మా అసురాఘారమాఘారిత పశుకం సమనక్త్యాత్మన్నేవ యజ్ఞస్య శిరః ప్రతిదధాతి సంతే ప్రాణో వాయునా గచ్చతామిత్యాహ వాయుదేవత్యో వై ప్రాణో వాయావేవా స్య ప్రాణం జహోతి సంయజత్రైరంగాని సంయజ్ఞపతి రాశిషేత్యాహ యజ్ఞపతి మేవాశిషంగమయతి విశ్వరూపో వై త్వాష్ట్ర ఉపరిష్టాత్ పశుమభ్యవమేత్తస్మాదుపరిష్టాత్ పశోర్ణావద్యంతి యదుపరిష్టాత్ పశుగం సమనక్తి మేజ్యమయవేణం కరోతి ద్విజో వృణీతే ఛందాగస్యేవ వృణీతే సప్త వృణీతే సప్త గ్రామ్యాః పశవః సప్తారణ్యాః సప్త ఛందాగస్త్యుభయస్యావరుధ్యా ఏకాదశ ప్రయాజాని యజతి దశ వై పశోః ప్రాణ ఆత్మైకాదశ యాగానేవ పశుస్తం ప్రయజతి వపామేకః పరిశయ ఆత్మైవాత్మానం పరిశయే వజ్రో వై స్థితిర్వజ్రో యోపశకలో ఘతం ఖలు వై దేవా వజ్రం ధృత్వా సోమమగ్నం ఘృతే నాక్తౌ వసంత్రాజే సామిత్యాహ వజ్రేణైవైనం వశే కృత్వా లభతే పరిరగ్నికరోతి సర్వహుతమేవైనం కరోత్యస్కందాయాస్కన్నగంహితద్యద్ధృతస్య స్కందతి త్రిః పరిరగ్నికరోతి త్ర్యావిద్ధిజ్ఞోసో రక్షసామవహత్యేనం హవాదినో వదంత్యంగారభ్యః పశూన్నాన్వారభ్యా మృత్యవేవాయశనీయతే యత్పశుస్తం వారభేద ప్రమాయుకో నిజమానస్యాదసో ఖల్వాహుః సువర్గాయ వా ఏష లోకాయ నీయతే యత్పశుభిః జన్మాన్ వారభేద సువర్గాల్లోకాద్ యజమానో హీయేనమపాశ్రవణేభ్యామన్వారభతే తన్నేవాన్వారభ్యమువప్రేష్య హోదర్హవ్యా దేవేభ్యగిత్యాహేషిరగం హి కర్మ క్రియతే దేవేర్యజ్ఞపతిం ప్రియథా దిశతేత్యాహ యథా యజురేవైతదగ్నినా పురస్తాదేతి రక్షసామవహత్యైవ చిర్యాః సంవృతః పాహీరి బర్హిరుపాస్యత్యస్కందాయాస్కన్నగుంహి తద్యద్బర్హిషి స్కందత్యథో బర్హిషదమేవైనం గరోరి పరాణావర్తతే ధ్వర్యుః వశోస్సమం జ్ఞప్యమానాత్ పశుభ్య దేవతం నింభుల ఆత్మనోనాస్కాయగచ్చతి శ్రిజం ప్రపశూనాప్నోదిగదేవం వేదపశ్చాల్లోకా వా ఏషా ప్రాచ్యులానీయతే యత్పత్నీ నమస్త ఆతానేత్యాహారిత్యస్య వై రశ్మయ ఆతానాస్తేభ్య దేవ నమస్కరోత్యనర్వా ప్రేహేత్యాహ భ్రాతృమియో వార్వా భ్రాతృమియామనుత్యే ఘృతస్య కుల్యామను సహ ప్రజయా సహ రాజస్పోషేణేత్యాహాశిషమే వైతామాసా స్వాపో దేవే శుద్ధాయుమయిత్యాహ యథా యజురేవైతత్ వశోర్వా ఆలబ్ధస్య ప్రాణాన్ సుగృచ్ఛతి వాత్త ఆప్యాయతాం ప్రాణస్థ ఆప్యాయతామిత్యాహ ప్రాణేభ్యదేవ సుచగం సమగదసా ప్రాణేభ్యోధి పృథివేగం సుప్రవిశతి సమహాభ్యామితి నినయత్యహోరాత్మాభ్యామేవ పృథివ్యై శుచగం సమయత్యోషధేత్రాయస్వై స్వథితే మైనగం ధిగం సేనిత్యాహ వజ్రో వై స్వథితి శాంతి పార్శ్వద ఆచ్యతి మధ్యతో హి మనుష్యా ఆచ్యంతి తిరస్చే నమాశ్చత్యనోచే నగుం హి మనుష్యా ఆచ్యంతి విజావృత్యై రక్షసాం భాగో సేతిస్థ విమతో బరిహిరక్త్వా పాశ్చత్యస్మైవ రక్షాగుంసి నిరవదయన ఇదమహగుం రక్షోధమం తమో నజామి యోస్మాన్ ద్వేష్టియం చ భయం విష్మయిత్యాహ ద్వౌ వావ పురుషౌ యం చైవ ద్వేష్టియశ్చైనం ఉభావమంతమో నయతిషేత్రేది పపాముత్తిక్షతయమహ్యేషయో యజతే యదుపతింద్యాద్రుద్రోస్య పశోన్ఘాతుకస్యాద్యన్నోపతింద్యాదయతాస్యాదన్యజోపతృణత్యన్యజానధత్తే ఘతేన ద్యావా పృథివీ ప్రోర్ణ్వాథామిత్యాహ ద్యావా పృథివీ దేవరసేనానత్యచ్ఛిన్నో రాజస్సుమీరయిత్యాహ యథా యజురేమైతక్రోరమి భవా ఏతత్కరోది యద్వపా ముక్షిత్యుర్వంతరిక్షమన్విహేత్యాహ శాంతే ప్రవా ఏషోస్మాల్లోకాచ్యవదేయః పశుం మృత్యవే నీదమానమన్వారభదేవ శ్రవణే పునరంబారోకేతిష్టినా పురస్తాదిరక్షసామపహత్యాసో దేవతమంగారమతి హరేద్యం తమమంగారమతి హరేత అతిమన్యే దమాయోగీ స్తోకానామిత్యాహ తస్మాద్విభక్తా స్తోకా అవపద్యంతే గ్రంబాయేతూనాయ్యద్వపాగ్రమోషధీనాం బలిరగ్రేణైవాగ్రగం సమర్థయత్యోషధీష్వేవ పశూన్ ప్రతిష్టాపయతి స్వాహాకృతేభ్య ప్రేష్యేత్యాహ యజ్ఞస్య సమిష్ట్యే ప్రాణాపానౌ వాయేతౌ పశూనాయ్యద్బృహదాజ్యమాత్మావపాబృహదాజ్యమభిఖార్యవపామభిఖారయత్తాత్మన్నేవ పశూనాం ప్రాణాపానో దధాతి స్వాహోర్ధ్వన సంమారుతం గచ్చదమిత్యాహోర్ధ్వనభాస్మవై మారుతో దేవానాహాంబపాశ్వపనే ప్రహరది తేనైవైనే ప్రహరది విశోచే ప్రహరది తస్మాద్విశ్వంచరో ప్రాణాపానౌ పశుమాలభ్య పురోడా సన్నిర్వపతి సమేధమే వైనమాలభదేవపయాచర్య పురోడాశేన ప్రచరత్యోర్వై పురోడా సభూర్జమేవ పశూనాం మధ్యతో దధాత్యసో పశోరేవ ఛిద్రమపి దధాది బృహదాజ్యస్యోపహత్యత్రిః పృచ్చతి శతగం హవీశమితరిహి త్రిహత్యాహి దేవాయో శతగం శతమాహసజైన సా ప్రాణాపానౌ వా దేతౌ పశూనా ృహదాజ్యం వశో ఖలు వాలభ్యస్య హృదయమాత్మాభిసమే నిగద్బృహదాజ్యేన హృదయమభిహారయత్యాత్మన్నేవ పశూనాం ప్రాణాపానో దధాతి పశునా వై దేవాస్వర్గం లోకమాయం దేవమన్యంతమనుష్యానోన్వా భవిష్యంతీతి తస్య శిరశ్చిత్వా మేధం ప్రాక్షాలయన్ స ప్రక్షోభవంత ప్రక్షస్య ప్రక్షత్వం యత్ప్రక్షశాఖోత్తరబర్హిర్భవతి సమేధస్యైవ పశోరవద్యతి పశుం వై హర్యమాణం రక్షాగస్యను సచందేంతరాలూపం చాహ వనీయం చ హరతి రక్షసామవహత్తే పశోర్వాలబ్ధస్య మనోపక్రామతి మనోతాయే హరిషోపదీయమానస్యాను బ్రూహేత్యాహ మన ఏవాస్యావరుంధ ఏకాదశావధానాన్యవద్యతి దశ వై పశోః ప్రాణా ఆత్మైకాదశో యావానేవ పశుస్తస్యావద్యతి హృదయస్య జిహ్వాదతి తదురసోధి నిర్వదత్యేతద్వై పశోర్యసా పూర్వయ్యసైవమవదాయ యథా కామముత్తరేషామపద్యతి తథా పూర్వమేవాస్య పశోరవత్తం భవతి మధ్యతో ఉదస్యావద్యతి మధ్యతో హి ప్రాణ ఉత్తమస్యావద్యుత్తమో హి ప్రాణో యదీతరయ్యదీతరముభజమేవాచ విజాయమానో వైబ్రాహ్మణస్తృతిర్ణవాజాగత బ్రహ్మచర్యేణ ఋషిభ్యో యజ్ఞేన దేవేభ్యః ప్రజయా పితృభ్య దేశవాహనిర్ణయః పుత్రీ యజ్వా బ్రహ్మచారి వాసీ తదవదానైరేవాదయతే తదవదానామవదారత్వం దేవాసురా సంయక్తా సంతే దేవా అగ్నిమబ్రువన్ ప్రజా వీరేణాసురానభిభవామే దిశో బ్రవీద్వరం వృణే పశోరుద్ధారముద్ధరాయి సయేతముద్ధారముదహర పూర్వార్ధస్య బుధం మధ్యత శ్రోణం జఘనార్ధస్య తతో దేవా అభవన్ పరాసురాయ త్ర్యంగానాగం సమవద్యతి భ్రాదుర్విజాభిభూత్యాత్మనా పరాస్య భ్రాదుర్విజో భవత్యక్ష్మయా వద్యతి తస్మాదక్ష్మయా పశవోంగాని ప్రహరంతి ప్రతిష్ఠిత్యై మేధసా సృజో ప్రోర్ణోతి మేధో రూపా వై పశవో రూపమేవ పశుషు దాతి జోషణ్ణవధాయ ప్రోర్ణోతి రసో వాజేష పశూనా యద్యూరసమేవ పశుషు దాతి పార్శ్వేన వసా హోమం వ్రజౌతి మధ్యం వాజే తత్పశూనాయ్యపార్శ్వగం రసదేష పశూనాయద్వసా యద్వార్శ్వేన వసా హోమం వ్రజౌతి మధ్యగదేవ పశూనాగం రసం దాతి ఘనంది వాజే తత్పశూయ జపయంతే ఇంద్రః ఖలు వై దేవతయా ప్రాణ ఐంద్రో బాణ ఐంద్రః ప్రాణో అంగే అంగే నిజేహ్యదిత్యాః ప్రాణ బాణ వేవహసుషుదధాదిదేవత్వష్టర్భూరితే సగం సమేత్రిత్యాః పాష్ట్రాహి దేవతయా పశవో విషరూపాయత్సలక్ష్మాణో భవచేద్యాః విషరూపాహ్యేతే సంతః సలక్ష్మాణ ఏతలిహి భవంతి దేవత్రాయంతమవశేషఖాయో నుద్వా మాతా పితరోపదంత్రిత్యాహానుమదమేవైనం మాత్రా పిత్రా సువర్యం లోకం గమయత్యర్ధర్చేవ సా హోమంజుహోత్యసౌ వా అర్ధర్చలియమర్ధర్చలిమే ఏమరసేనానక్తి దిశో జుహోజి దిశ ఏమరసేనానక్త్యథో దిగ్భ్యదేవోజుంధసమవరుంధే ప్రాణాపానౌ వా ఏతౌ పశూనాం యత్పృషదాజ్యం వానస్పత్యా ఖలు వై దేవతయా పశవో యత్పృషదాజ్యస్యోపాహ్యావనస్పతయేను బ్రూహి వనస్పతయే ప్రేష్యేతి ప్రాణాపానావేవ పశుషు తథాత్యన్యస్యాన్యస్య సమవత్తగుం సమవద్యతి తస్మాన్మానారూపా పశవో యూష్మోపసంచతి రసో వాదేష పశూనాం యజ్యోరసమేవ పశుషు తథాదీడాముపక్మయతే పశవో వాలిడా పశూనేవోపక్మయతే చతుర్భక్మయతే చతుష్పాదోహి పశవోయం కామయేతా పశుస్యాదిత్యమేదస్కందస్మా ఆదధ్యాన్మేదో రూపావై పశవో రూపేణైవేనం పశుభ్యోనిర్భజత్య పశురేణ భవతియం కామయేత పశువాన్ స్వాదిమేదస్వక్తస్మా ఆదధ్యాన్మేదో రూపావై పశవో రూపేణైవాస్మై పశూనవరుంధే పశుమానేవ భవతి ప్రజాపతిర్యజ్ఞమసృజత సహాజ్యం పురస్తాదసృజత పశుం మధ్యత కృషదాజ్యం పశ్చాత్తస్మాదాజ్యేన ప్రయాజాలిజ్యంతే పశునా మధ్యత ప్రహదాజ్యేనానూజాస్తస్మాదేతం మిశ్రమివ పశ్చాత్ సృష్టగ్రిహ్యేకాదశానూజాజానిదశ వై పశో ప్రాణ ఆత్మైకాదశో యావామేవ పశుస్తమనుజతి ఘ్రంతి వాజేతత్పశుయత్సం జపయం విప్రాణాపానౌ ఖలు వాజేతో పశూనాం యత్పృషదాజ్యం యత్పృషదాజ్యేనానూజాజాని గజతి ప్రాణాపానావేవ పశుషు దధాతి.